శ్వాసపై ధ్యానం 38వది. ఆసనం దృఢంగా ఉండి, శరీరం నిశ్చలంగా సుఖంగా ఉండి, నీ శ్వాస విధానం డయాఫ్రామెట్రిక్గా ఉంటే తదుపరి మెట్టు శ్వాసపై ధ్యానం, శ్వాస యొక్క ప్రభావాన్ని అవలోకించుట. నీ మనస్సును శ్వాసపై కేంద్రీకృతం చేసి మనస్సును శ్వాసతో పాటుగా ప్రవహించనయ్యి. శ్వాస ఆగుతూ పోతూ లేక పేలవంగా ఉండకూడదు. అది శబ్దం చేయకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడుమ ప్రాకృతిక విరామం అనవసరంగా నువ్వు పెంచకూడదు. ఊపిరి వ్యక్తి యొక్క అంతఃస్థితిని కొలిచే ఒక బరామీటర్. ఎప్పుడైతే నువ్వు నీ శ్వాసను శాంతంగా, గాఢంగా, ఏమీ అనవసర విరామం లేనట్టుగా పరిశీలిస్తావో, అప్పుడు నువ్వు ఎంతో సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుతావు. మనసును స్థిరంగా, ఏకాగ్రతగా చేస్తున్న కొద్ది వ్యక్తి సుఖశాంతులను ఎక్కువగా అనుభవిస్తాడు. మనసును స్థిరంగా, ఏకాగ్రతగా చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఉచ్ఛ్వాస నిశ్వాసపై ధ్యానం చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది. శ్వాస యొక్క ప్రవాహంపై ధ్యానించడం మనసు యొక్క చిత్త వృత్తులపై నియంత్రణ పొందే అన్ని విధానాలు శ్రేష్టమైనది. అన్ని చిత్తవృత్తులు ఆగిపోయినప్పుడు మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా అయ్యి వ్యక్తి అంతర్గతంగా ఎంతో సంతోషాన్ని కనుగొంటాడు. మనసు అన్ని పరధ్యానాల నుండి స్వేచ్ఛ పొంది అంతరంగంలో పయనించడం మొదలుపెట్టినప్పుడు సాధకుడు బహుస్థాయిల వాస్తవికత యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. ఏకాగ్రత మనస్సుతో వ్యక్తి అంతర్ప్రపంచం విజ్ఞానాన్ని పొందుతాడు. ఈ జ్ఞానం గ్రహణశక్తి, సూచన, దృష్టాంతాల నుండి వచ్చిన దానికన్నా శ్రేష్టం. మనసును శ్వాసతో సమన్వయపరిచినప్పుడు నువ్వు అమితానందం పొందుతావు. మెల్లగా నువ్వు మనసును శ్వాస నుండి ధ్వని వైపు తీసుకుని వెళ్ళగలుగుతావు. సోహం అన్న శబ్దం ఏకాగ్రత పొందుటకు సర్వశ్రేష్టమైన సోహం అన్న శబ్దం ఏకాగ్రత పొందుటకు సర్వశ్రేష్టమైనది. సోహంని నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఉచ్ఛ్వాస సో అన్న శబ్దము, నిశ్వాస హామ్ అన్న శబ్దము అవుతాయి. కళ్ళు మూసుకొని మనసును వెన్నెముక ద్వారా అట్టడుగు కేంద్రం మీద కేంద్రీకరించు. ఆ అట్టడుగు కేంద్రాన్ని మూలాధారం అంటారు. వెన్ను యొక్క వేరు మొదలు నుండి శిరస్సు వరకు గాలి లోనికి పీల్చేటట్టుగా ఉచ్ఛ్వాస చేయాలి. అదే సువర్ణ ధ్వని చేసే ఉచ్ఛ్వాస. అప్పుడు హమ్ అన్న శబ్దంతో నిశ్వాస జరుపుదు. దానిలో నీ పురభాగం నుండి కాళ్ళ బొటను వేలు వరకు గాలి వదులుతావు. ఈ విధంగా నిశ్వాస ఉచ్ఛ్వాసకు రెట్టింపు అనుపాతం ఉంటుంది. 4 వరకు ఉచ్ఛ్వాస, 8 వరకు నిశ్వాస డయాఫ్రామెట్రిక్ శ్వాస ప్రక్రియ సాధన తర్వాత దీనిని 10 చెయ్యి. కొద్ది రోజుల తర్వాత నీ శ్వాస చాలా శాంతంగా ఉందని కనుగొంటావు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ మనసు శాంతంగా ఉందని నిన్ను, నీ శ్వాస నిశ్చలంగా ఉందని నిన్ను నువ్వు కనుగొంటావు. శ్వాసకు మనసుకు మధ్య పరిపూర్ణ సమన్వయం ఉంటే కానీ నువ్వెప్పుడు ఆనందంగా ఉండలేవు, నువ్వెప్పుడు సంతోషాన్ని పొందలేవు. జీవితమే శ్వాస, శ్వాసయే జీవితం.